అత తైత్రియకాడః తృతీయ ప్రశ్న ప్రారంభః తుభ్యంతా అంగిరస్తమాశ్యామతంగ్రామమగ్నే ఆశానాం త్వా విశ్వా ఆశాః అనునోద్యానుమతిరన్విదనుమతే త్వం కామో భూతస్య కామస్తదగ్రే బ్రహ్మయజ్ఞానం పితా విరాజాం యజ్ఞో రాయోయం యజ్ఞః ఆపో భద్రా ఆదిత్పశ్యామి తుభ్యం భరంతి యో దేహ్యః పూర్వం దేవా అపరేణ ప్రాణాపానౌ అవ్యవాహగ్ సృష్టం దేవేభ్యో వై స్వర్గోలోక స్థిరోభవత్ ఏ ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతే స్వర్గో వైనో లోక స్థిరోభూత్ తమం యచ్చేతి తంయజ్ఞక్రతుభిరన్వైచ్ఛత్ తంయజ్ఞక్రతుభిర్నాన్వవిందత్ తమిష్టిభిరన్వైచ్ఛత్ తమిష్టిభిరన్వవిందత్ తదిష్టీనామిష్టిత్వం ఏష్టయో హవై నామ తాష్టయ్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయువైదేవాః తమాశాబ్రవీత్ ప్రజాపత ఆశయా వైశ్రామ్యసి అహమవా ఆశాస్మి మాన్యజస్వ అథ తే సత్యాశా భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి స ఏతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపత్ ఆశాయై చరం అనుమత్యై చరం తతో వేతస్య సత్యాశా భవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యాహవా అస్యాశా భవతి అనుస్వర్గం లోకం విందతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి అగ్నయే కామాయ స్వాహాశాయై స్వాహా అనుమత్యై స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే స్విష్టకృతే స్వాహేతి తం కామోబ్రవీత్ ప్రజాపతే కామేన వైశ్రామ్యసి అహము వై కామోస్మి మాన్యజస్వ అథ తే సత్యః కామో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సలేతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపద్ కామాయ చరుం అనుమత్యే చరుం తతో వేతస్య సత్యః కామోభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యాహవా అస్య కామోభవతి అనుస్వర్గం లోకం విందతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి అగ్నయే కామాయ స్వాహా కామాయ స్వాహా అనుమత్యై స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహా అగ్నయే సృష్టకృతే స్వాహేతి తమ బ్రహ్మా బ్రవీత్ ప్రజాపతే బ్రహ్మణ వైశ్రామ్యసి అహము వై బ్రహ్మాస్మి మాన్యజస్వ అథ తే బ్రహ్మణ్వాన్ యజ్ఞో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి స ఏతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపతే బ్రహ్మణే చరం అనుమత్యే చరం తతో వేతస్య బ్రహ్మణ్వాన్ యజ్ఞో భవత్ అనుస్వర్గం లోకమవిందత్ బ్రహ్మణ్వాన్ హవా అస్య యజ్ఞో భవతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి అగ్నయే కామాయ స్వాహా బ్రహ్మణే స్వాహా అనుమత్యై స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే స్పృష్టకృతే స్వాహేతి తయ్యజ్ఞాబ్రవీర్ ప్రజాపతే యజ్ఞేన వైశ్రామ్యసి అహము వైయజ్ఞోస్మి మాన్యజస్వ అథ తే సత్యో యజ్ఞో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి స ఏతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపత్ యజ్ఞాయ చరం అనుమత్యే చరం తతో వేతస్య సత్యో యజ్ఞోభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యో హవా అస్య యజ్ఞో భవతి అనుస్వర్గం లోకం విందతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి అగ్నయే కామాయ స్వాహా యజ్ఞాయ స్వాహా అనుమత్యై స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేతి త తమాహో బ్రువన్ ప్రజాపతేక్స్వై సర్వే కామాశ్రితాః భయమువా ఆపస్మః అస్మాన్ను యజస్వ అథత్వై సర్వే కామాశ్రయిష్యంతే అనస్వర్గం లోకం వేత్స్యసీతి సగేతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవత్ అభ్యాశ్చరం అనుమత్యే చరం తతో వేదస్మేన్ సర్వే కామా అశ్రయంత అనుస్వర్గం లోకమవిందత్ సర్వే హవా అస్మిన్ కామా ఆశ్రయంతే అనుస్వర్గం లోకం విందతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్రజుహోతి అగ్నయే కామాయ స్వాహాధ్య స్వాహా అనుమత్యే స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేతి తమగ్నిర్బలిమానబ్రవీద్ ప్రజాపతేర్గ్నయే వై బలిమతే సర్వాణి భూతాని బలిగుం హరంతి అహమువా అగ్నిర్బలిమానస్మి మాన్యజస్వ అథతే సర్వాణి భూతాని బలిగుం హరిష్యంతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సగేతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపతే అగ్నయే బలిమతే చరుం అనుమత్యే చరుం తతో వేతస్మై సర్వాణి భూతాని బలిమహరన్ అనుస్వర్గం లోకమవిందత్ సర్వాణి హవా అస్మై భూతాని బలిగుం హరంతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్రజుహోతి అగ్నయే కామాయ స్వాహాగ్నయే బలిమతే స్వాహా అనుమత్యై స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేతి తమనువిత్తిరబ్రవీత్ ప్రజాపతే స్వర్గం వై లోకమను వివిత్ససి అహమువా అనువిత్తిరస్మి మాన్యజస్వ అథతే సత్యానువిత్తిర్భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సయేతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపత్ అనువిత్యై చరుం అనుమత్యై చరుం తతో వీతస్య సత్యానువిత్తిరభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యాహవా అస్యానువిత్తిర్భవతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్రజుహోతి అగ్నయే కామాయ స్వాహానువిత్యై స్వాహా అనుమత్యై స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేతి తావా ఏతా సప్త స్వర్గస్య లోకస్య ద్వారః వివశ్యేన యోను విత్తయో నామ ఆశా ప్రథమాగుం రక్షతి కామో ద్వితీయాం బ్రహ్మ ద్వితీయాం యజ్ఞశ్చతుర్థీం ఆపః పంచమీం అగ్నిర్బలిమాం షష్ఠీం అనువిత్తిః సప్తమీం అనుహవే స్వర్గం లోకం విందతి కామచారోస్య స్వర్గే లోకే భవతి యేతాభిరిష్టిభిర్యజతే యౌచైనా ఏవం వేద తాస్వన్విష్టి రష్ఠో హి వరాన్ దద్యాత్ కృగుంసం చ స్త్రియై చ భారగుం సమృద్ధ్యై తపసా దేవా దేవతామగ్రాయన్ తపసర్షజస్వరన్వరిందన్ తపసా సపత్నాన్ ప్రణుజామారాతేః ఏనేదం విశ్వం పరిభూతం యదస్తి అథమజం దేవగం హవిషా విధేమ స్వయం భ్రహ్మ పరమంతపోయత్ స ఏవ పుత్రస్య పితా స మాతా తపోహ యక్షం ప్రథమగం సంబభూవ శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుతే శ్రద్ధా ప్రతిష్టా లోకస్య దేవీ సానో జుషాణోపయజ్ఞమాగాత్ కామవత్సామృతం దుహానా శ్రద్ధా దేవీ ప్రథమజారతస్య విశ్వస్య భర్త్రీ జగతః ప్రతిష్టా తాగ శ్రద్ధాగం హవిషా యజామహే సానో లోకమమృతం దధాతు ఈశానాదేవీ భువనస్యాధిపత్నీ ఆగాత్ సత్యగం హవేదంజుషాణం యస్మాద్దేవాజ్ఞిరే భువనం చ విశ్వే తస్మై విధేమ హవిషా ఘృతేన యథా దేవైః సధమాదం వదేమ యస్య ప్రతిష్టోర్వంతరిక్షం యస్మాద్దేవాజ్ఞిరే భువనం చ సర్వే తత్సత్యమర్చదుపయజ్ఞం నాగాత్ బ్రహ్మాహుతిరుపమోదమానం మనసో వశే సర్వమిదం బభూవ నాన్యస్య మనోవశమన్విజాయ భీష్మో హి దేవః సహసస్వహీయాన్ సనోజుషా న ఉపయజ్ఞమాగాత్ ఆతూతీనాధిపతిం చేతసాం చ సంకల్పజ్యోతిం దేవం విపశ్యం మనోరాజానమిహ వర్ధయంతః ఉపహవేస్య సుమతో శ్యామ శరణం పవిత్రం విత్తం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః అతిపాప్మానమరాచింతరేమ లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుధా దోహమానం చరణం నో లోకే సుధితాం దధాతు అగ్నిర్మూర్ధా భువః అనునోద్యానుమతిరన్విదనుమతే త్వం అవ్యవాహగ్రశిష్టం దేవేభ్యో వై స్వర్గోలోకస్థిరోభవత్ తే ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతే స్వర్గో వై నో లోకస్థిరోభూత్ తమన్విచ్ఛేతి తంయజ్ఞక్రతుభిరన్వయేచ్ఛత్ తంయజ్ఞక్రతుభిర్నాన్వవిందత్ తమిష్టిభిరన్వయేచ్ఛత్ తమిష్టిభిరన్వవిందత్ తదిష్టీనామిష్టిత్వాం ఏష్టయో హవే నామ తా ఇష్టయ ఇత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇమహి దేవాః తంతపోబ్రవీద్ ప్రజాపతే తపసా వేశ్రామ్యసి అహమవై తపోస్మి మాన్నుగజస్వ అథతే సత్యం తపో భవిష్యతి మనస్వర్గం లోకం వేక్ష్యసీతి స ఏతమాగ్నేయమష్టాకపాలం నిరవపత్ తపసే చరం అనుమత్యే చరం తదో వేదస్య సత్యం తపోభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యగం భవ అస్య తపోభవతి అనుస్వర్గం లోకం విందతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద స్తోత్రజుహోతి అగ్నయే స్వాహ తపసే స్వాహ అనుమత్యే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే శిష్టకృతే స్వాహేతి తగ్శ్రద్ధాబ్రవీత్ ప్రజాపతే శ్రద్ధయా మే శ్రామ్యసి అహమవై శ్రద్ధాస్మి మాన్వగజస్వ అథతే సత్యా శ్రద్ధా భవిష్యతి అనుస్వర్గం లోకం వేక్ష్యసీతి స ఏతమాగ్నేయమష్టాకపాలం నిరపపత్ శ్రద్ధాయే చరం అనుమత్యే చరం తతో వేతస్య సత్యా శ్రద్ధా భవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యా హవా అస్య శ్రద్ధా భవతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద శ్రోత్రజుహోతి అగ్నయే స్వాహ శ్రద్ధాయై స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే స్విష్టకృతే స్వాహేతి తగం సత్యమబ్రవీత్ ప్రజాపతే సత్యేన వై శ్రామ్యసి అహమవై సత్యమస్మి మాన్నగజస్వ అథతే సత్యగం సత్యం భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి స ఏతమాగ్నేయమష్టాకపాలం నిరవపత్ సత్యాయ చరం అనుమత్యై చరం తతో వేదస్య సత్యగం సత్యమభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యగం హవా అస్య సత్యం భవతి అనుస్వర్గం లోకం విందతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద స్తోత్రజుహోతి అగ్నయే స్వాహ సత్యాయ స్వాహ అనుమత్యే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే స్విష్టకృతే స్వాహేతి తమ్ మనోబ్రవీత్ ప్రజాపతే మనసా వేశ్రామ్యసి అహమవై మనోస్మి మాన్నగజస్వ అథతే సత్యం మనో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి స ఏతమాగ్నేయమష్టాకపాలం నిరవపత్ మనసే చరం అనుమత్యే చరం అథో వేదస్య సత్యం మనోభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యగం హవా అస్య మనో భవతి అనుస్వర్గం లోకం విందతి యేతేన హవిషా విదతే యహుచైన దేవం వేద స్వప్రజుహోతి అగ్నే స్వాహ మనసే స్వాహ అనుమత్యే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేతి తంచరణమబ్రవీత్ ప్రజాపతే చరణేన వేశ్రామ్యసి అహమవై చరణమస్మి మాన్విదస్వ అథ తే సత్యం చరణం భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సజేతమాగ్నేయమష్టాకపాలం నిరవపద్ చరణాయ చరుం అనుమత్యై చరుం తతో వేదస్య సత్యం చరణమభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యగం హవా అస్య చరణం భవతి అనుస్వర్గం లోకం విందతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి అగ్నయే స్వాహ చరణాయ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేతి తావా ఏతాః పంచ స్వర్గస్య లోకస్య ద్వారః అపాధా అనువిత్తయో నామ తపః ప్రథమాగుం రక్షతి శ్రద్ధా ద్వితీయాం సత్యం తృతీయాం మనశ్చతుర్థీ చరణం పంచమీ అనుహవే స్వర్గం లోకం విందతి కామచారోస్య స్వర్గే లోకే భవతి య ఏతాభిరుష్టిభిర్యజతే యోచైనా ఏవం వేద తాస్వం దృష్టి పష్ఠో హి వరాన్ దద్యాత్ కగుంసం చ స్త్రియై చాభారగుం సమృద్ధ్యై బ్రహ్మ వై చతుర్హోతారః చతుర్హోతృభ్యోధిజ్ఞో నిర్మితః నైనగుం సప్తం నాభిచరితమాగచ్చతి య ఏవం వేద యో హవై చతుర్హోతృణాం చతుర్హోతృత్వం వేద అథో పంచహోతృత్వం సర్వాహాస్మై దిశః కల్పంతే వాచస్పతిర్హోతా దశహోతృణాం పృథివీ హోతా చతుర్హోతృణాం అగ్నిర్హోతా పంచహోతృణాం వాగ్హోతా షడ్హోతృణాం మహాహవిర్హోతా సప్తహోతృణాం ఏతద్వై చతుర్హోతృణాం చతుర్హోతృత్వం అథో పంచహోతృత్వం సర్వాహాస్మై దిశః కల్పంతే య ఏవం వేద ఏషా వై సర్వ విద్యా ఏతద్భేషజం ఏషా పంక్తి స్వర్గస్య లోకస్యాంజసాయ నిస్సృతి ఏతాయోధ్యైర్యచర్దర్శేయావత్తరసం స్వరేతి అనపబ్రవః సర్వమాయురేతి విందతే ప్రజా రాజస్పోషంగోభక్త్యాం బ్రహ్మవర్చసీ భవతి ఏతానిర్యోధ్యైతి స్పృణోత్యాత్మానం ప్రజాం పితృన్ ఏతాన్ వా అరుణ ఔపవేశర్విదాంచకార ఏతైరధివాదమపాజయత్ అథో విశ్వం పాత్మానం స్వర్యయౌ ఏతానిర్యోధ్యైతి అధివాదం జయతి అథో విశ్వం పాప్మానం స్వరేతి ఏతైరగ్నిం చిన్వేత స్వర్గకామః ఏతైరాజుష్కామః ప్రజాపశుకామో వా పురస్తాద్దశహోతారముదం చముపదధాతి యావత్పదం హృదయంగిరుషి పత్న్యౌ చ యక్షిణతః ప్రాంచం చతుర్హోతారం పశ్చాదుదం చం పంచహోతారం ఉత్తరతః ప్రాంచకం షడ్హోతారం ఉపరిష్టాత్ ప్రాంచకం సప్తహోతారం హృదయంగిజోగుంషి పత్న్యశ్చ యథావకాశం గ్రహాన్ యథావకాశం ప్రతిగ్రహాన్ లోకం వృణాశ్చ సర్వాః సీతా దేవతాః ప్రీతా అభీష్టా భవంతి సదేవమగ్నిం చినుతే రథసంమితశ్చేతవ్యః వజ్రో వై రథః వజ్రేణైవ పాప్మానం భ్రాతృయజ్ఞస్తృణుతే పక్షః సంమితశ్చేతవ్యః ఏతావాన్ వై రథః యావత్ పక్షః రథసంవితమేవ చినుతే ఇమమేవ లోకం పశుబంధేనాభిజయతి అథో అగ్నిష్టోమేన అంతరిక్షముక్త్యేన స్వరతిరాత్రేణ సర్వాన్ లోకానహీనేన అథో సత్రేణ పరో దక్షిణా పరేణైవ వరగ్ స్పృణోతి ఆత్మా హి వరః ఏకవింశతిర్దక్షిణా దాతి ఏకవింశో వా ఇద స్వర్గో లోక ప్రస్వర్గం లోకమా ఆప్నోతి అసావాదిత్య ఏకవింశ అముమేవాదిత్యమా ఆప్నోతి శతం దాతి శతాయః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సహస్రం దాతి సహస్ర సంవిత స్వర్గో లోక స్వర్గస్య లోకస్యాభిజిత్యై అన్విష్టకం దక్షిణా దాతి సర్వాణి వయాగుంసి సర్వస్యాప్యై సర్వస్యావరుధ్యై యది న విందేత మంథానే తావతో దద్యాదో దనాని వా అశ్నుతేతం కామం యస్మై కామాయాగ్నిశ్చీయతే పష్ఠో హీన్ త్వంతర్వతేం దద్యాత్ సాహి సర్వాణి వజాగుంసి సర్వస్యాప్యై సర్వస్యావరుధ్యై హిరణ్యం దదాతి హిరణ్యజ్యోతిరేవ స్వర్గం లోకమేతి వాసో దదాతి తేనాయః ప్రతిరతే వేది తృతీయే గజేత త్రిషత్యాహి దేవాః ససత్యమగ్నిం చినుతే తదేతత్ పశుబంధే బ్రాహ్మణం బ్రూయాత్ నేతరేషు యజ్ఞేషు యో హవే చతుర్హోదేనను సవనం తర్పయితవ్యాని వేద కృప్యతి ప్రజయా పశుభిః ఉపైనగుం సోమపీఠో నమతి ఏ దేవై చతుర్హోతారోను సవనం తర్పయితవ్యాః ఏ బ్రాహ్మణా బహువిధః తేభ్యో యద్దక్షిణాననయేత్ దురిష్టగ్ని స్యాత్ అగ్నిమస్య వృంజీరన్ తేభ్యో యథా శ్రద్ధం దద్యాత్ స్విష్టమేవైతత్క్రియతే నాస్యాగ్నిం వృంజతే హిరణ్యేష్టకో భవతి యావదుత్తమమంగుళికాండం యజ్ఞపరుషా సంవితం తేజో హిరణ్యం యది హిరణ్యం న విందేత్ శర్కరా అక్తా ఉపదధ్యాత్ తేజో ఘృతం సతేజసమేవాగ్నిం చినుతే అగ్నిం చిత్వాసోత్రామణ్యాగజేతమైత్రావరుణ్యా వా దీర్ఘేణ వా ఏష వ్యుధ్యతే యోగ్నిం చినుతే యావదేవ వీర్యం తదస్మిన్ దధాతి బ్రహ్మణ సాయుజ్యగం సలోకతామాప్నోతి ఏతాసామేవ దేవతానాగుం సాయుజ్యం సాష్టితాగుం సమానలోకతామాప్నోతి య ఏతమగ్నిం చినుతే యౌచైనమేవం వేద ఏతదేవ సావిత్రే బ్రాహ్మణం అథో నాచికేతే యచ్చామృతం యచ్చమర్త్యం యచ్చ ప్రాణితి గచ్చన సర్వాస్తాశిష్టకాః కృత్వా ఉపకామదుఘాదుధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తజా దేవతజాంగిరస్వధ్రువాసీద సర్వా స్త్రియః సర్వాన్ పుంసః సర్వన్న స్త్రీ పుమంచయత్ సర్వాస్తాః యావంతః పాగుంసవో భూమేః సంఖ్యాతా దేవ మాయజా సర్వాస్తాః యావంత ఊషాః పశూనాం పృథివ్యాం పుష్ట్యర్హితాః సర్వాస్తాః యావతీ శిఖతాః సర్వాః అప్సందశ్చయాశ్రితాః సర్వాస్తాః యావతీ శర్కరాధృత్యై అస్యాం పృథివ్యామధి సర్వాస్తాః యావంతోష్మానోస్యాం పృథివ్యాం ప్రతిష్టాసు ప్రతిష్ఠితాః సర్వాస్తాః యావతీర్వేరుధః సర్వాః విష్ఠితాః పృథివీమన సర్వాస్తాః యావతీరోషధీః సర్వాః విష్ఠితాః పృథివీమన సర్వాస్తాః యావంతో వనస్పతయః అస్యాం పృథివ్యామధి సర్వాస్తాః యావంతో గ్రామ్యాః పశవః సర్వే ఆరణ్యాశ్చయే సర్వాస్తాః ఏ ద్విపాదశ్చతుష్పాదః అపాద ఉదరసర్పిణః సర్వాస్తాః యావదాంజనముచ్యతే దేవత్రాయచ్చ మానుషం సర్వాస్తాః యావన్నుష్ణాయ సగుం సర్వం ఏవత్రాగచ్చమానుషం సర్వాస్తాః యావల్లోహాయ సగుం సర్వం దేవత్రాయచ్చమానుషం సర్వాస్తాః సర్వగుంసి సగుం సర్వం త్రప దేవత్రాయచ్చమానుషం సర్వాస్తాః సర్వగుం హిరణ్యగుం రజతం దేవత్రాయచ్చమానుషం సర్వాస్తాః సర్వగుం సువర్ణగుం హరితం దేవత్రాయచ్చమానుషం సర్వాస్తాష్టకృత్వా ఉపకామదుఃఖాదధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్వధ్రువాసీద సర్వాదిశో దిక్షో యచ్చాంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాష్టకృత్వా ఉపకామదుఃఖాదధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్వధ్రువాసీద అంతరిక్షం చ కేవలం యచ్చాస్మిన్నంతరాహితం సర్వాస్తాః ఆంతరిక్ష్యశ్చయాః ప్రజాః గంధర్వాప్సరసశ్చయే సర్వాస్తాః సర్వానుదారాన్ సలిలాన్ అంతరిక్షే ప్రతిష్ఠితాన్ సర్వాస్తాః సర్వానుదారాన్ సలిలాన్ స్థావరాః ప్రోష్యాశ్చయే సర్వాస్తాః సర్వాంధునికం సర్వాంధ్వకంసాన్ హిమాయచ్చ శీయతే సర్వాస్తాః సర్వాన్మరీచేన విదధాన్ నీహారోయచ్చ శీయతే సర్వాస్తాః సర్వా విద్యుతః సర్వాన్ స్తనయత్నాన్ హ్రాదునేర్యచ్చ శీయతే సర్వాస్తాః సర్వాశ్రవంగే సరితః సర్వమప్సు చరంచయత్ సర్వాస్తాః యాశ్చ కోప్యాయాశ్చ నాద్యాః సముద్రియాః యాశ్చ వేషంతే ఋతప్రాసచేర్యాః సర్వాస్తాః యే చోత్తిష్ఠంతి జీమూతాః యాశ్చ వర్షంతి వృష్టయః సర్వాస్తాః తపస్తేద ఆకాశం యచ్చాకాశే ప్రతిష్ఠితం సర్వాస్తాః వాయుం వయాగుంసి సర్వాణి అంతరిక్షచరం చయత్ సర్వాస్తాః అగ్నిగుం సూర్యం చంద్రం మిత్రం వరుణం భగం సర్వాస్తాః సత్యజ్ఞ శ్రద్ధాంతపోదమం నామరూపం చ భూతానాం సర్వాస్తా ఇష్టకాః కృత్వా ఉపకామదుఃఖాదధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్వధ్రువాసీద సర్వాన్ దివగుం సర్వాన్ దేవాన్ దివి యచ్చాంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తా ఇష్టకాః కృత్వా ఉపకామదుఃఖాదధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తజా దేవతయాంగిరస్వధ్రువాసీద యావతీస్తారకాః సర్వాః విదతారోచనే దివి సర్వాస్తాః ఋచో యజోగుంషి సామాని అథర్వాంగిరసశ్చయే సర్వాస్తాః ఇతిహాసపురాణం చ సర్పదేవ జనాశ్చయే సర్వాస్తాః ఏ చ లోకాయే చ లోకాః అంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాః యచ్చ బ్రహ్మ యచ్చాబ్రహ్మ అంతర్బ్రహ్మన్ ప్రతిష్ఠితం సర్వాస్తాః అహోరాత్రాణి సర్వాణి అర్ధమాసాభిశ్చ కేవలాన్ సర్వాస్తాః సర్వానృతోన్ సర్వాన్ మాసాన్ సంవత్సరం చ కేవలం సర్వాస్తాః సర్వం భూతగుం సర్వం భవ్యం యచ్చాతోధి భవిష్యతి సర్వాస్తాశిష్టకాః కృత్వా ఉపకామదుఃఖాదధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్వధ్రువాసీద ఋచాం ప్రాచీ మహతీతి గుచ్యతే యక్షిణామాహుర్యజుషామపారాం అథర్వణామంగిరసాం ప్రతీచే సాం రామదీచే మహతీతి గుచ్యతే యద్భిః పూర్వాణ్యే దివి దేవ ఈజతే యజుర్వేదే తిష్టతి మధ్యే అన్నః సామవేదేనాస్తమజే మహీజతే వేదైరసోన్యస్త్రిభిరేతి సూర్యః ఋగ్భ్యో జాతాగుం సర్వశో మూర్తిమాహుః సర్వాగతిర్యాజుషీహైవ శశ్వత్ సర్వం తేజస్సామరూప్యగుంహశశ్వత్ సర్వగుంహేదం బ్రహ్మణాహైవ సృష్టాం ఋగ్భ్యో జాతం వైశ్యం వర్ణమాహుః యజుర్వేదం క్షత్రియస్యాహుర్యోనిం సామవేదో బ్రాహ్మణానాం ప్రసూతిః పూర్వే పూర్వేభ్యో వచ ఏతదూచుః ఆదర్శమగ్నించిన్వాదాః పూర్వే విశ్వసృజోమృతాః శతం వర్షసహస్రాణి దీక్షితాః సత్రమాసత తప ఆసీత్ గృహపతిః బ్రహ్మాసృజ ఆసత అమృతమేభ్య ఉదగాయత్ సహస్రం పరివత్సరాన్ భూతగం ప్రస్తోతేషామాసీత్ భవిష్యత్ ప్రతిచాహరత్ ప్రాణో అధ్వర్యురభవత్ ఇదగం సర్వగుంసిషాసతాం అపానో విద్వానామృతః ప్రతి ప్రాతిష్ఠదధ్వరే ఆర్తవా ఉపగాతారః సదస్యా ఋతవో భవన్ అర్ధమాసాశ్చమాసాశ్చ చమసాధ్వర్యవో భవన్ అశకం సద్బ్రహ్మణస్తేజః అచ్చావాకో భవద్విషః ఋతమేషాం ప్రశాస్తాసీత్ యద్విశ్వసృజ ఆసత ఊర్గ్రాజానమృగవహత్ ధ్రువగోపః సహోభవత్ ఓజోభ్యష్టోగ్రావిణ్ణః యద్విశ్వసృజ ఆసత అపచితిః పోత్రైజామగజత్ మేష్ట్రైజామగజత్షిః రాగ్మేధ్రాద్విదుషీ సత్యాం శ్రద్ధాహైవాయజత్ స్వయం ఇరాపత్నీ విశ్వసృజా ఆకోతిరపి నడ్డభిః యుధ్మగుం హక్షుచ్చైభ్య ఉగ్రే తృష్ణాచావహతాముభే వాగేషాగుం సుబ్రహ్మణ్యాసీద్ ఛందో యోగాన్ విజానతి కల్పతంత్రాణి తం వానాః సర్గస్థాశ్చ సర్వశః అహోరాత్రే పశుపాల్యౌ ముహూర్తాః ప్రేష్యా అభవన్ మృత్యస్తదభవద్ధాత స్మితోగ్రో విశాంపతిః విశ్వసృజః ప్రథమాః సత్రమాసత సహస్రసమం ప్రసుతే నయంతః తతోహయజ్ఞే భువనస్య గోపాః హిరణ్మయః సగు నిర్బ్రహ్మనామ యేన సూర్యస్తపతి తేజసేద్ధః పితా పుత్రేణ పితృమాన్ యోనియోనౌ నావేదమిన్మనుతేతం బృహంతం సర్వానుభవమాత్మానగం సంపరాయే ఏష నిత్యోపహిమా బ్రాహ్మణస్య న కర్మణా వర్ధతే నోకనీయాన్ తస్యైవాత్మా పదవిత్తం విదిత్వా న కర్మణా లిప్యతే పాపకేన పంచపంచాశతస్త్రివృతః సంవత్సరాః పంచపంచాశతః పంచదశాః పంచపంచాశతః సప్తదశాః పంచపంచాశత ఏకవిపుంసాః విశ్వసృజాగుం సహస్రసంవత్సరం ఏతే నవై విశ్వసృజ ఇదం విశ్వమసృజంత యద్విశ్వమసృజంత తస్మాద్విశ్వసృజః విశ్వమేనానను ప్రజాయతే బ్రహ్మణః సాయుజ్యగుం సలోకతాయంతి ఏతాసామేవ దేవతానాగుం సాయుజ్యాం సార్ష్టితాగుం సమానలోకతాయంతి య ఏతదుపయంతి ఏచైనత్ప్రాహుః ఏభ్యశ్చైనత్ప్రాహుః ఓం హరిః ఓం. ఇతి తైత్రియకాడక తృతీయ ప్రశ్న సమాప్తః.